శ్రీవివేక చూడామణి అంతకరంచతుష్టయము నిగద్యతేంత అకరణం మనోధీరహం కూతిశ్చిత్తమితి స్వవృత్తిభ్యః మనస్సు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధ్యః పదార్థాధ్యవసాయ ధర్మత 95 అత్రాభిమానాదః మిథ్యహంకృతః స్వార్థానుసంధానగుడేన చిత్తం 96 అంత అకరణం అంతఃకరణము స్వవృత్తిభ్యః తన యొక్క పేరు పేరు వృత్తులచేత మనః మనస్సనియు ధీ బుద్ధియనియు అహం కృత్యః అహంకారమనియు చిత్తమితి చిత్తమనియు నిగద్యతే చెప్పబడుచున్నది. సంకల్ప వికల్పనాదిభి సంకల్ప వికల్పాదులచే మనః మనస్సనియు పదార్థాధ్యవసాయ ధర్మత పదార్థ నిర్ణయము వలన బుద్ధ్యః బుద్ధియనియు అత్ర ఈ శరీరాదులందు అభిమానాత్ అభిమానము వలన అహంకృతః అహంకారమనియు స్వార్థనుసంధానగుణేన తన విషయమును మరల స్మరించుట అనుగుణముచే చిత్తం చిత్తమనియు చెప్పబడుచున్నది. అంతఃకరణమే చెప్పనున్న వేరువేరు వృత్తులను బట్టి వేరు వేరు పేర్లతో చెప్పబడుచున్నది. ఈ నాలుగు పేర్లకును నిమిత్తభూత ములగు వృత్తులను మనస్సు ఇత్యాది వాక్యమున చెప్పుచున్నాడు. ఇది బాగుగనున్నది అను అభిప్రాయము సంకల్పము. ఇది ఇట్లా అట్లా అను సంశయము వికల్పము. ఆయా పదార్థముల స్వరూప స్వభావములను నిర్ణయించు వృత్తి బుద్ధి ఈ శరీరాదులందు నేను అను అధ్యాసముచే అహంకారము. పూర్వము తనకు విషయమైన వస్తువులను స్మరించినప్పుడు అంతఃకరణమునకే చిత్తమని పేరు. అవ సత్వాంశముతో గూడిన పంచభూతములలో ఒక్కొక్క దాని నుండి క్రమముగా జనించిన జ్ఞానేంద్రియములను గూర్చియు 148 అంతఃకరణ చతుష్టయము రజోగుణోపేతములగు భూతముల నుండి జనించిన కర్మేంద్రియములను సత్వప్రధానములగు ఆ అన్నిభూతముల సమష్టి కార్యమగు అంతఃకరణమును గూర్చియు నిరూపించి ఇప్పుడు రజోగుణంసముతో కూడిన భూతముల సమష్టి కార్యమైనదియు సూక్ష్మ శరీరముతో సంబంధించినదియు అగు ప్రాణమును గూర్చి చెప్పుచున్నాడు.